అగ్నిస్తిగ్మేన స్తిగ్మేన శోచిషా శోచిషా యాసత్ యాసద్విశ్వం విశ్వన్ని యత్రినం అత్రినమిత్యత్రినం అగ్నిర్నాహ నో వనుతే వనుతే రయిం రయిమితి రయిం ఇమా ఇమా విశ్వా విశ్వా భువనాని భువనాని దుఃఖత్ దుఃఖదిషీ ఋషిర్హోతాని అసీదత్ అసీదత్ పితానా నయితీన ఆశిషా ఆశిషా ద్రవీణం ఆశిషేత్యాశిషా ద్రవీణమిచ్చమాన ఇచ్చమాన ప్రథమచ్చది ప్రథమచ్చద వారాన్ ప్రథమచ్చరితి ప్రథమచ్చది అవరా ఆవీవేశ ఆవీవేశ వివేశేతి వివేశ దిగ్గస్వే శిరాసీత్ ఆసీదతిష్టానం అధిష్టానమారంభణం అధిష్టానమిత్యాది స్థానం ఆరంభణం కథమత్ ఆరంభణమిత్యారంభణం కథమసీత్ చిత్కథా కథాసీత్ ఆసీదిత్యాసీత్ యతో భూమి భూమి జనయన్ జనయన్ విశ్వకర్మా విశ్వకర్మా వీ విశ్వకర్మేది విశ్వకర్మా విద్యా వ్యామోన్మాత్ అవన్మాన్మహినా మహినా విశ్వచక్షా విశ్వచక్షా ఇది విశ్వచక్షా విశ్వతశ్చక్షురుత విశ్వతశ్చక్షురితి విశ్వతా చక్షు ఉత విశ్వతో ముఖ విశ్వతో ముఖో విశ్వతో బాహు విశ్వతో ముఖరితి విశ్వతా ముఖ విశ్వతో బాహురుత విశ్వతో బాహురితి విశ్వతా బాహు ఉత విశ్వతస్వాత్ విశ్వత పాయితి విశ్వతా బాహుభ్యాం బాహుభ్యాం దమతి బాహుభ్యామితి బాహుభ్యాం దమతి సం సంపదత్రయీ పదత్రయీయ్యా బాభూమి యా బాభూమి జనయన్ యా బాభూమి విద్యా బాభూమి జనయన్ దేవ దేవేకాేకైతేకాస్వీద్వన వనంక కౌస ఊయ్యూ స వృక్ష వృక్ష ఆస ఆసయత యతో్యావా పృథివీ ద్యావా పృథివీ నిష్టతక్షు ద్యావా పృథివీ ద్యావా పృథివీ నిష్టతక్షురితిని తక్షు మనీషిణో మనసా మనసా పృచ్చత పృచ్చతే ఊయ్యూ తద్యతే అధ్యతిష్టద్భువనాని అధ్యతిష్టదిత్యాది అధిష్టతే భువనాని ధారయన్ ధారయన్నితి ధారయన్ యాతే తే ధామాని ధామాని పరమాణి పరమాణి యావమా అవమాయా యా మధ్యమా మధ్యమా విశ్వకర్మన్ విశ్వకర్మన్వత విశ్వకర్మన్ విశ్వకర్మన్ ఉదేమా ఇమే ఇమా శిక్ష సఖిభ్య సఖిభ్యో హవిషి సఖిభ్యైతి సఖిభ్య హవిషి స్వధావ స్వధావ స్వయం స్వధావైతి స్వధావ స్వయజస్వ యజస్వతంబం తంబం వృధాన వృధాన ఇది వృధాన చక్షుష పితా పితా మనసా మనసా హి ధీరా ధీరో ఘృతం ఘృతమేనే అజనత్ ఏనే అజనన్నం నమామే నమ్నామామే నమ్నామామే యదే ఇదంతా అంత అదృహంత అదృహంత పూర్వే పూర్వ ఆది ఆది ద్యావా పృథివీ ద్యావా పృథివీ అప్రదేశా ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ అప్రదేతామిత్యప్రదేతా విశ్వకర్మా విమానా విశ్వకర్మేతి విశ్వకర్మా విమానాత్ విమానా ఇది విమానా ఆద్విహాయా విహాయా ధాత విహాయా ఇది విహాయా ఘాతా విఘాత విఘాత పరమా విఘాతేతి ఘాత పరమోత ఉత సందృగ్ సందృగితి సందృగ్ తేషామిత్రాని విత్తాని సమిషా విషామదంతి మదంతి యత్ర సప్త ఋషీన్ సప్త ఋషీన్ పర సప్త ఋషీనిది సప్త ఋషీన్ పర ఏకం ఏకమాహు ఆహురిత్యాహు యోనా న పిత పితాజనిత జనితాయ యోగీఘాత విధాత ధామాని విధాతేతి విధాత ధామాని వేద వేద భువనాని భువనాని విశ్వా విశ్వేతి విశ్వా యో దేవానాం దేవానాం నామధాః నామధాయేకాః నామధాతీ నామధాః ఏక ఏవ ఏవకం తాం సంప్రశ్నం సంప్రశ్నం భువనా సంప్రశ్నమితి సంప్రశ్నం భువనాయంతి యంత్యన్యా అన్యేత్యన్యా ఆయజంత ఆయజంత అయజంత ద్రవీణం ద్రవీణాం సం సమస్మై అస్మా ఋషాయ ఋషాయ పూర్వే పూర్వే జరితారాః జరితారోణా నభూనా భూనేతి భూణా అసూవర్తే సూవర్తే సూవర్తే రజసి రజసి నిషత్తే నిషత్తే యే నిసర్త ఇతి నిసర్తే యే భూతాని భూతాని సమకృణ్వన్ సమకృణ్వన్నిమాని సమకృణ్వన్నిది సమ్ అకృణ్వన్ ఇమానీతి ఇమాని పరో దివా దివా పర పర ఏనా పృథివ్యా పృథివ్యా పర పరో దేవేభి దేవేభిరసూరై అసూరైర్యత్ యదస్తి అస్తిస్తి స్వీగర్భం గర్భం ప్రథమం ప్రథమం దద్రే దద్ర ఆపాః ఆపో యత్ర యత్ర దేవాః దేవాః సమపశ్యంత సమపశ్యంత పూర్వే సమపశ్యంతేతి సమ్ అపశ్యంత పూర్వైతి పూర్వే తమిది గర్భం గర్భం ప్రథమం ప్రథమం దద్రే దద్ర ఆపాః ఆపో యత్ర యత్ర దేవాః దేవాః సమగచ్చంత సమగచ్చంత విశ్వే సమగచ్చంతేతి సమ్ అగచ్చంత విశ్వైతి విశ్వే అజస్య నాభూ నాభాది అద్యేకం ఏకమర్పీతం అర్పీతం యస్మిన్ యస్మిన్ విశ్వాని విశ్వాని భువనాని భువనాని తస్థు తస్థురితి తస్థు నరకం రం వీరాథ విరాజయ ఇమా ఇమా గజాన గజానాన్యత్ అన్యద్యుష్మాకం యుష్మాకమంతరం అంతరం బభూవ బభూవేతి బభూవ నీహారేణ ప్రావేత ప్రావేతా జల్ప్యా జల్ప్యా చాసుద్రువాః అసుద్రువ ఉత్కశాసాః అసుద్రువ ఇత్యసు త్రివాః ఉత్కశాసశ్చరంతి ఉత్కశస ఇత్యుత్కశసాః చరంతీతి చరంతి విశ్వకర్మాహి విశ్వకర్మేతి విశ్వకర్మా షజనిష్ట అజనిష్ట దేవః దేవాత్ ఆదితే యద్గంధర్వః గంధర్వో అభవత్ అవద్వితీయా ద్వితీయ ఇది ద్వితీయా తృతీయ పిత పితా జనిత జనితౌషధీనా ఓషధీనామపాం అపాం గర్భం గర్భం వీ వ్యదధాత్ అదధాత్ పురుత్ర పురుత్రేతి పురుత్ర ఆశుశిశాన శిశానో వృషభ వృషభో నా భీమ భీమో ఘనాఘన ఘనాఘనక్షోభాన శోభానశర్షణీనాం దర్షణీనామితి దర్షణీనాం సంక్రందనో నిమిష సంక్రందనైతి సంక్రందన అనిమిషయేకవీర అనిమిష ఇత్యని మిష ఏకవీర శతం ఏకవీర ఇత్యేక వీర శతాం సేనా సేనా అజయత్ అజయత్ సాకం సాకమింద్రా ఇంద్రయీంద్రా సంక్రందనేనానిమిషేణ సంక్రందనేనేతి సంక్రందనేన అనిమిషేణ జిష్ణునా అనిమిషేణేత్యని మిషేణ జిష్ణునా యుత్కారేణ యుత్కారేణ దుశ్చవనేన యుత్కారేణేతి యుత్కారేణ దుశ్చవనేన జిష్ణునా దుశ్చవనేనేతి దుశ్చవనేన జిష్ణునేతి జిష్ణునా తదింద్రేణ ఇంద్రేణ జయత జయత తత్ తత్సర్వద్భం సర్వద్భయ్యుధా ఇదో నర నరయుషోహస్తేన ఇషోహస్తేన వృష్ణా ఇషోహస్తేనేతీషు హస్తేన వృష్ణేతి వృష్ణా స ఇషోహస్తై ఇషోహస్తై సహ ఇషోహస్తైరితీషు హస్తై సనీషంగిభి నిషంగిభిర్వశీ నిషంగిభిరితి నిషంగిభి వశీ సర్గస్రష్ట సర్గస్రష్టా సహ సర్గస్రష్టేతి సం ద్రష్ట సయుధా విధ ఇంద్రా ఇంద్రో గణేన గణేనేతి గణేన సాం సృష్టజిత్ సోమపా సాం సృష్టజితి సాం సృష్ట జిత్ సోమపాహుషద్ధి సోమపా ఇది సోమ బాహుషద్ధ్యుగ్రధన్ వా బాహుషద్ధీతి బాహు శబ్ది ఉగ్రధన్ వా ప్రతీహితాభిః ఉగ్రధన్వేత్యుగ్రధన్ వా ప్రతీహితాభిరస్తా ప్రతీహితాభిరితి ప్రతీహితాభిః అస్తేత్యస్తా బృహస్పతే పరీ పరీయా దీయారథేన రథేరక్షోహా రక్షోహా మిత్రాన్ రక్షోహేతి రక్షః అమిత్రౌ అవబాధమాన అవబాధమాన ఇత్యవబాధమాన ప్రభంజన్ సేనా ప్రభంజన్నితి ప్రభంజన్ సేనా ప్రమృణ ప్రమృణో యుధా ప్రమృణ ఇతి ప్రమృణ యుధా జయన్ జయన్ అస్మాకం అస్మాకమేధి ఏధ్యవిత అవితారథానా రథానామితి రథానా బల విజ్ఞాయ సవీర బల విజ్ఞాయైతే బల విజ్ఞాయ సవీర ప్రవీర ప్రవీర సహస్వాన్ కవీరైతి ప్రవీర సహస్వాన్ వాజీ వాజీ సహమాన సహమాన ఉగ్రహ ఉగ్రయిత్యుగ్రహ అభివీర అభిసత్వా అభివీరయిత్యభి వీర అభిసత్వా సహోజా అభిసత్తేత్యభి సత్వా సహోజా జైత్రం సహోజా ఇది సహ జా జైత్రమింద్ర ఇంద్రరథం రథమాతిష్ట ఆతిష్ట ఇష్ట గోవిత్ గోవిదితి గోవిత్ గోత్రభిదం గోవిదం గోత్రభిదమితి గోత్రభిదం గోవిదం వజ్రబాహుం గోవిదమితి గోవిదం వజ్రబాహుం జయంతం వజ్రబాహుమితి వజ్ర బాహుం జయంతమజ్మ అజ్మ ప్రవృణంతం ప్రవృణంతమోజసా ప్రవృణంతమితి ప్రవృణంతం ఓజసేత్యోజసా మాం సజాతా సజాతా అను సజాతా ఇది సజాతా అను వీరయుద్ధం వీరయుద్ధమింద్రం ఇంద్రాం సఖాయ సఖాయో అను అనుసం సామ్రాధ్వం రబద్ధమిదీరబద్ధం అభి గోత్రాణి గోత్రాణి సహసా సహసా గాహమాన గాహమానోదయ రయో వీర వీర శతమన్యో శతమన్యురింద్ర శతమన్యురితి శత మన్యో ఇంద్రయింద్ర దుశ్చవన ప్రేతనాషాడ్ దుశ్చవన ఇది చవన ప్రేతనాషాడ యుద్ధ అయుధ్యోస్మాకం అస్మాకాం సేనా సేనా అవతు అవతు ప్రయుత్సు ఇంద్ర ఆసాన్ ఆసాన్ నేత నేత బృహస్పతి బృహస్పతిర్దక్షిణా ప్రదక్షిణా యజ్ఞ యజ్ఞ పుర పురయేతు ఏతు సోమా సోమైతి సోమా దేవసేనామితి దేవ సేనాభిభంజతీనాంజయంతీనా అభిభంజతీనామిభంజతీనా జయంతీనా మరుతా మరుతోయంతు యంత్రగ్రం అగ్రమిత్యగ్రం ఇంద్రస్య వృష్ణా వృష్ణో వరుణస్య వరుణస్య రాజ్ఞా రాజ్ఞా ఆదిత్యానాం ఆదిత్యానాం మరుతాం మరుతాగ్రశ్రద్ధా శ్రద్ధ ఉగ్రం ఉగ్రమిత్యుగ్రం మహామానసాం భువనచ్చవానాం మహామానసామితి మహా మానసాం భువనచ్చవానాం ఘోషా భువనచ్చవానామితి భువన చవానాం ఘోషో దేవానాం దేవానాం జయతాం జయతాముద్ ఉదస్తాద్ అస్తాదిత్యస్తాద్ ఉద్ధర్షయ హర్షయ మఘవన్ మఘవన్నాయుధాని మఘవన్నితి మఘవన్ ఆయుధాన్యుత్ ఉత్సత్వానాం సత్వానాం మామకానాం మామకానాం మనాగ్నసి మనాగ్నసీతి మనాగ్నసి ఉద్వృత్రహన్ వృత్రహన్ వాజినాం వృత్రహన్నితి వృత్రహన్ వాజినాం వాజీనాని వాజీనాన్యుత్ ఉద్రథానాం రథానాం జయతాం జయతాయ్యందు యంతు ఘోషాః ఘోషాయితి ఘోషాః అస్మాకమింద్రాః ఇంద్రస్తమృతేషు సమృతేషు ధ్వజేషు సమృతేష్విది సంతేషు ధ్వజేష్వస్మాకం అస్మాకయ్యాః యా ఇషావః ఇషావస్తాః తాజయంతు జయంతి జయంతు అస్మాకం వీరాః వీరా ఉత్తరే ఉత్తరే భవంతు ఉత్తరయిత్యుత్తరే భవంతస్మాన్ అస్మాదేవా ఊయ్యో దేవాహవత అవతాహవేషు హవేష్విది హవేషు హమీషాం చిత్తం చిత్తం ప్రతిలోభయంతి ప్రతిలోభయంతి గృహాణా ప్రతిలోభయంతీతి ప్రతి లోభయంతి గృహాణాంగాని అంగాన్యత్వే అప్వే పరా పరేహి ఇహితీహి అభిప్రా ప్రేహి ఇహినిహి నిర్గ్రహ గ్రహదత్సు ఋత్సులోకైః ఋత్సులేహేత్సు శోకైరంధ్రేణ అంధేన అమిత్రాః అమిత్రాస్తమసా తమసా సచంతాం సచంతామితి సచంతాం అవశిష్టా పరా అవశిష్టేత్యవ దృష్టా పరాపద పరశరౌయే శరౌయే బ్రహ్మ సాంసితే బ్రహ్మ సాంసిత ఇది బ్రహ్మ సాంసితే గచ్చామిత్రాన్ అమిత్రాన్ ప్రపద్యస్వ పద్యస్వ మామీషాం అమీషాం క్రం కంచన జనోత్ ఉచ్ఛీషః శిషీషిషః ప్రేత ఇతాయత గయతారరః నర ఇంద్రాః ఇంద్రో వః వశర్మ శర్మ యచ్ఛతు యచ్ఛత్తి యచ్ఛతు ఉగ్రావాః వస్సంతు సంతు బాహవాః బాహవో నాధిష్యాః అనాదృష్ట్యా యథా యథా సథ అసతేత్యసథ అసౌ యా సేనా సేనా మరుతః మరుతః పరేషాం పరేషామభి అభ్యైతి ఐతి ఏతి నః నవోజత ఓజత స్పర్ధమానా స్పర్ధమానేతి స్పర్ధమానా తాంగోహత గోహత తమసా తమసా పౌరతేన అపౌరతేన యథా అపౌరతేనేత్యపౌరతేన యథామి అమీ అన్యః అమీ ఇత్యమీ అన్యో అన్యం అన్యన్ న జానన్ జానన్నితి జానన్ యత్ర బాణా బాణా సంపతంతి సంపతంతి కుమారా సంపతంతీతి సంపతంతి కుమారా విశిఖాయివ విశిఖాయివేతి విశిఖా ఈవ తన్నా నయింద్రా ఇంద్రో బృహస్పతి బృహస్పతిరదీతి అదీతి శర్మ శర్మా యచ్చతు యచ్చతు విశ్వాహా విశ్వాహా శర్మ శర్మ యచ్చతు యచ్చపితి యచ్చతు మర్మాణి తే వర్మాణాచ్చారయామి చారయామి సోమా సోమస్వా రాజా రాజామృతేన అమృతేనాను అనువస్తాం వస్తామిది వస్తాం పురోర్వరీయ వరీయో వరుణః వరుణస్తే ఏ కృణోతు కృణోతు జయంతం జయంతం త్వాను అను దేవా దేవాగంతు మదంతు మదంతు ఉదయనం ఏనముత్తరాం ఉత్తరాన్నయ ఉత్తరామిత్యుత్తరాం నయాగ్నే అగ్నే ఘతేన ఘతేనాహుత ఆహుతేత్యా హుత రాజస్పోషేణ కోషేణ సం సాంశేజ సుజ ప్రజయా ప్రజయా చ ప్రజయేతి ప్రజయా చ బహుం బహుం కృధీ కృధీ కృధీ ఇందేమం ఇమం ప్రతరాం ప్రతరాన్నయ ప్రతరామితి ప్రతరాం నయ సజాతానాం సజాతానామసతి సజాతానామితి స జాతానాం అసద్వశీ వశీతి వశీ సమేనం ఏనం వచ్చసా వచ్చసా సృజ సృజ దేవానాం దేవానాం భాగదాః భాగదాసతే భాగదాయి భాగదాః అసదిత్యసత్ యస్య కుర్మా కుర్మో గృహే గృహే హవిః హవిస్తం తమగ్నే అగ్నే వర్ధయా వర్ధయా త్వం త్వమితి త్వం తస్మై దేవాః దేవా అభి అభిబ్రవన్ బ్రవన్నయం అయం చ బ్రహ్మాణః బ్రహ్మాణస్పతీః ప్రతిపతిః పంచ దిశాః దిశో దైవీః దైవీరయజ్ఞం యజ్ఞమావంతు అవంతు దేవీః దేవీరప అపామాతిం అమాతిం దుర్మతిం దుర్మతిం బాధమానాః దుర్మతిమితి దుర్మతిం బాధమానా ఇది బాధమానాః రాజస్కోషే కోషే యజ్ఞపాతిం యజ్ఞపాతిమాభజంతీ యజ్ఞపాతిమితి యజ్ఞపాతిం ఆభజంతి రాజః ఆభజంతీరిత్యా భజంతీ రాజస్కోషే కోషే అధి అధి యజ్ఞః యజ్ఞోస్థాత్ అస్థాదిత్యస్థాత్ సమిద్ధే అగ్నౌ సమిద్ధైతి సం యుద్ధే అగ్నా అధి అధి మామహానః మామహాన ఉక్తపత్రః మమహాన ఇతి మమహానః ఉక్తపత్రైద్యాః ఉక్తపత్రైత్యుక్తపత్రః ఈడ్యో గృభీతః గృభీత ఇతి గృభీతః పత్రం ఘర్మం ఘర్మం పరిగృహ్య పరిగృహ్యాయజంత పరిగృహ్యేతి పరిగృహ్య అయజంతోర్జా ఊర్జాయతి యజ్ఞమయజంత అయజంత దేవా దేవామితి దేవా దేవ్యాయ ధర్త్రే ధర్త్రే జ్యోష్ఠే జ్యోష్ఠే దేవశ్రీ దేవశ్రీ శ్రీమానా దేవశ్రీరితి దేవశ్రీ శ్రీమానా శతమయా శ్రీమానాయితి శ్రీమానా శతమయాయితి శతమయా పరిగృహ్య దేవా పరిగృహ్యేతి పరిగృహ్య దేవాయజ్ఞం యజ్ఞమాయన్ ఆయన్ దేవా దేవా దేవేభ్యః దేవేభ్యో అధ్వర్యంతః అధ్వర్యంతో అస్తు అస్తురిత్యస్తు వీతాం హవిః హవిశ్చ మితం శమితాం చ మితా శమితా యజద్ధీః యజద్ధీః తురీయాః తురీయో యజ్ఞః యజ్ఞో యత్ర యత్ర హవ్యం హవ్యమేతి ఏతీత్యేతి తతో వాకాః వాకా ఆశిషాః ఆశిషో నః ఆశిషయిత్రాశిషాః నో విషంతాం విషంతామితి విషంతాం సూర్యరశ్మిర్హరికేశః సూర్యరశ్మిరితి సూర్య రశ్మిః హరికేశ పురస్తాత్ హరికేశయితి హరికేశః పురస్తాత్ సవితా సవితా జ్యోతిః జ్యోతిరుత్ ఉదయాన్ అయాం అజస్రం అగస్రమిత్యజస్రం తస్య భూషా భూషా ప్రసవే ప్రసవే యాది ప్రసవైతి ప్రసవే యాది విద్వాన్ విద్వాన్ సంపశ్యన్ సంపశ్యన్ విశ్వా సంపశ్యన్నితి సంపశ్యన్ విశ్వభువనాని భువనాని గోపాః గోపాతి గోపాః విమానయేషః విమానమితి విమానాః ఏషదివః దివో మధ్యే మధ్య ఆస్తే ఆస్తావప్లివాన్ ఆవప్లివాన్ రోదసీ ఆవప్లివానిత్యావప్లివాన్ రోదసీ అంతరిక్షం రోదసీ ఇది రోదసీ అంతరిక్షమిత్యంతరిక్షం స విశ్వాచీ విశ్వాచీరీ అభిజట్టే చట్టే ఘృతాచీ ఘృతాచీరంతరా అంతరా పూర్వం పూర్వమపారం అపారం చకేతుం కేతుమితి కేతుం ఉక్షా సముద్రః సముద్రో అరుణః అరుణస్వర్ణః సువర్ణ పూర్వస్య సువర్ణ ఇతి సువర్ణః పూర్వస్య యోనిం యోనిం పితుః పితురావివేశ ఆవివేశ వివేశేతి వివేశ మధ్యే దివః దివో నిహీతః నిహీతః ప్రశ్నీః నిహీత ఇతి నిహీతః ప్రశ్నిరస్మా అస్మావీ విచక్రమే చక్రమే రజసః రజసస్వాది ప్రాత్యంతౌ అంతాయిత్యంతౌ దేవభూర్యజ్ఞః దేవభూరి దేవ యజ్ఞ ఆచ ఆచక్షసే రక్షసున్నహో సున్నహోర్యజ్ఞ సున్నహోరితి సున్నహో యజ్ఞ ఆచ ఆచక్షసే వక్షసి వక్షసే యక్షరగ్ని అగ్నిర్దేవ దేవో దేవాన్ దేవాచ ఆచ చ వక్షసే వక్షసి వక్షసే ఆజస్య మా మా ప్రసవ ప్రసవ ఉగ్రాభేణ ప్రసవైతి ప్రసవ ఉగ్రాభేణోర్ ఉగ్రాభేణేత్యోర్ గ్రాభేణ ఉదగ్రహీత్ అగ్రభీరిత్యగ్రభీత్ అధా సపత్నాన్ సపత్నానింద్రాః సపత్నానితి సపత్నాన్ ఇంద్రో మే మే నిగ్రాహేణ నిగ్రాహేణాధరాన్ నిగ్రాహేణేతి నిగ్రాహేణ అధరాకః అకరిత్యకః ఉద్గ్రాహం చ ఉద్గ్రాహమిత్యోత్ గ్రాహం చ నిగ్రాహం నిగ్రాహం చ నిగ్రాహమితి నిగ్రాహం చ బ్రహ్మ బ్రహ్మ దేవా దేవావీవృధన్ అవీవృధన్నిత్యావీవృధన్ అథాసవత్నాన్ సవత్నానింద్రాగ్నీ సవత్నానిది స పత్నాన్ ఇంద్రాగ్నీ మే ఇంద్రాగ్నీ ఇది ఇంద్రాగ్నీ మే విషూచీనాన్ శుచీనాన్వీ అశ్యతామిత్యశ్యతామగ్నినాకం నాకముఖ్యం ముఖ్యాం హస్తేషు హస్తేషు విభ్రాతః విభ్రాత ఇది విభ్రాతః దివస్పృష్టం పృష్టగ్రస్వాః స్వగ్గత్వా గత్వా మిశ్రాః మిశ్రా దేవేభిః దేవేభిరాధ్వం ఆధ్వమిత్యాధ్వం ప్రాచీమను అను ప్రదిశం ప్రదిశం ప్రదిశమితి ప్రదిశం దేహి విద్వాన్ విద్వానగ్నేః అగ్నేరగ్నే అగ్నే పురో అగ్ని పురో అగ్నిర్భవ పురో అగ్నిరితే పుర అగ్ని భవేహ ఇహ విశ్వా ఆశాహ ఆశాదీద్యాన దీద్యానోవి విభాహి భాహ్యోర్జం ఊర్జన్న నోదేహి దేహి ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్విపదే చతుష్పద ఇది చతుఃపదే పృథివ్యా అహం అహముపే ఉదంతరిక్షం అంతరిక్షమారూహం ఆరుహం అరుహమంతరిక్షాత్ అంతరిక్షాద్దివం దివమారూహం ఆరుహం అరుహమిత్యారుహం దివో నాకస్య నాకస్య పృష్టాత్ పృష్టాత్ స్వాహ స్వజ్యోతిః జ్యోతిరగా అగామహం అహమిత్యహం స్వర్యంతాః యంతో నాక అపేక్షంతే ఈక్షంత ఆద్యాం ఆద్యాం జాగ్రోహంతి రోహంతి రోదసీ రోదసీ రోదసీ యజ్ఞయ్యే యే విశ్వతోధారం విశ్వతోధారాం సువిద్వాగ్నసః విశ్వతోధారమితి విశ్వతాః ధారం సువిద్వాగ్నసోవితే నిరే సువిద్వాగ్నస ఇతి సు విద్వాగ్నసః విదే నిర ఇతి వి తే నిరే అగ్నే ప్రా ప్రేహి ఇహి ప్రథమః ప్రథమో దేవయతాం దేవయతాం చక్షుః దేవయతామితి దేవయతాం చక్షుర్దేవానాం దేవానాముత ఉతమత్యానాం మత్యానామితి మత్యానాం యక్షమాణ భృగోభిః భృగోభిస్తజోషాః భృగోభిరి భృగోభిః తజోషా స్వాహ తజోషా ఇది స జోషాః స్పర్యంతో యంతు యజమానాః యజమానా స్వస్తి స్వస్తీతి స్వస్తి అగ్నే సహస్రాక్ష సహస్రాక్షతమోర్ధన్ సహస్రాక్షేతి సహస్ర అక్ష శతమోర్ధన్ శతం శతమోర్ధన్నితి శత మూర్ధన్ శతంతే తే ప్రాణాః ప్రాణా సహస్రం సహస్రం యానాః యానా ఇతి వి ఆనాః త్వాం సాహస్రస్య సాహస్రస్య రాజః రాజ ఈశిషే ఈశిషే తస్మై తస్మై తే విధేమ విధేమ వాజాయ వాజాయ స్వాహ స్వాహేతి స్వాహ సువర్ణోసి సువర్ణ ఇది సువర్ణ అసి గరుత్మాన్ గరుత్మాన్ పృష్టే పృష్టే పృథివ్యా పృథివ్యా సీదా సీదేతి సీదా భాషాంతరిక్షం అంతరిక్షమాపృణ ఆపృణ రణజ్యోతిష జ్యోతిషాదివం దివముత్ ఉత్తపాన స్తపాన తేజస తేజసా దిశాః దిశవుత్ ఉద్రయంహా ద్రయంహేతి ద్రయంహా ఆజుహ్వానః సుప్రతీకః ఆజుహ్వాన ఇత్యా జిహ్వాన సుప్రదీక పురస్తాత్ సుప్రదీక ఇతి సుప్రదీక పురస్తాదగ్నే అగ్నే స్వం సంయోనిం యోనిమాసీద ఆసీద సీద సాధియా సాధుయేతి సాధు యా తాం సవితుః సవితుర్వరేణ్యస్య వరేణ్యస్య చిత్రాం చిత్రామాహం ఆహం అహం వ్రేణే వ్రేణే సుమతిం సుమతిం విశ్వజన్యా సుమతిమితి సుమతిం విశ్వజన్యామితి విశ్వ జన్యాం యామస్య అస్య కణ్వాః కణ్వో అదోహతే అదోహత్రపీణాం ప్రపీణాగ్నే సహస్రధారాం ప్రపీణామితి ప్రపీణాం సహస్రధారాం పయసా సహస్రధారామితి సహస్రధారాం పయసా మహీం మహీం గాం గామితి గాం విధేమతే తే పరమే పరమే జన్మన్ జన్మన్ అగ్నే అగ్నే విధేమ విధేమ స్తోమీ స్తోమైరవారే అవారే సదస్థే సదస్థితి సదస్థే యస్మాద్యోనే యోనే ఉదారీథా ఉదారీథా యజే ఉదారిథే ఆరీథా యజేతం తం ప్రా ప్రత్వే తే హవీద్వేషి పేజిత్వే హవీద్వేషి జుహురే జుహురే సమిద్ధే సమిద్ధైతి సం యుద్ధే ప్రేద్ధో అగ్నే ప్రేద్ధైతి ప్రయుద్ధ అగ్నే వీధి వీధి పుర పురోనా నోజశ్రయ అజశ్రయా సూర్ణ్యా సూర్ణ్యాయవిష్ఠా విభిష్ఠేతి యవిష్ఠా స్వాభ్యశ్వంత శ్వంత ఉప ఉపయంతి యంతి వాజాహ వాజా ఇది వాజాహ చిత్తిం జుహోమి జుహోమి మనసా మనసా ఘతేన ఘతేన యథా దేవా దేవా ఇహ ఇహాగమన్ ఆగమన్ వీజుహోత్రాః ఆగమన్ నిత్యాగమన్ వీజుహోత్రార్థావృథాః వీజుహోత్ర ఇది వీతి హోత్రాః ఋతవృథ ఇత్యరేక వృథాః ప్రత్యే విశ్వస్య విశ్వస్య భూమానః భూమానో జుహోమి జుహోమి విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వాః విశ్వకర్మణి విశ్వకర్మణే విశ్వాహారాభ్యం తదాభ్యాం హవిః హవిరితి హవిః సప్తతే తే అగ్నే అగ్నే సమిధాః సమిధ సప్త సమిధ ఇతి సంతిధాః సప్త జిహ్వాః జిహ్వా సప్త సప్త ఋషాయః ఋషాయః సప్త సప్తధామ ధామ ప్రియాణి ప్రియాణీతి ప్రియాణి సప్తహోత్రాణాః హోత్రా సప్తధా సప్తధాత్వా యజంతి యజంతి సప్త సప్త యోనీః యోనీరావ్రేణ స్వ ఆవ్రేణ స్వ ఋణస్వ ఘతేన ఘతేన స్వాహ స్వాహేతి స్వాహ శుక్రజ్యోతిశ్చ శుక్రజ్యోతిరితి శుక్రజ్యోతిః చిత్రజ్యోతిః చిత్రజ్యోతిః సత్యజ్యోతిః చిత్రజ్యోతిరితి చిత్రజ్యోతిః సత్యజ్యోతిర్జ్యోతిష్మాన్ సత్యజ్యోతిరితి సత్య జ్యోతిః జ్యోతిష్మాన్ శుక్రః శుక్రరేతపాః ఋతపాత్యాంభాః ఋతపాయిత్యరేత పాః అత్యాంభాయీదం అత్యాంభాయిత్యతి పాంభాః ఈదంగన్యాదం అన్యాదం సదృం సదృంగృతి సదృం సదృంగితి సదృం ప్రతిసదృంగిత ప్రతిసదృంగిరి ప్రతిసదృం మిత సంమీత సంమీతారా సంమీత సమీతారాజితి సభారాయుది సారాజిత్జితి పృతజిత్యేతే సత్యజిత్సేనజిత్ సత్యజితి సత్యజిత్ సేనజిత్ సుషేణా సేనజితి సేనజిత్ సుషేణోంతి మిత్ర సుషేణ ఇది సుషేణా అంతే మిత్రో దూరే అమిత్ర అంతే మిత్రి మిత్ర దూరే అమిత్రో గణ దూరే అమిత్రి దూరే అమిత్ర గణ ఋత ఋత సత్య సత్యో ధ్రువ ధ్రువో ధరుణ ధరుణో ధర్త ధర్తీధర్త విధర్తీధారయ విధర్తేతి విధర్త విధారయ ఈదృక్షాస విధారయతి విధారయ ఈదృక్షాస ఏతాదృక్షాస ఏతాదృక్షాస కూషుణా భూమియుత్యోసునా నసదృక్షాస సదృక్షాస ప్రతి సదృక్షాస సదృక్షాస ఇది స దృక్షాస ప్రతి సదృక్షాస ఏతనా ప్రతి సదృక్షాస ఇది ప్రతి సదృక్షాస ఏతనా ఇతనమితాస మితాస సంమీతాస సంమీతాసోన సంమీతాస ఇది సంమీతాస నో అద్య అద్య సభారస సభారసో మరుత సభారస ఇది స భారస మరుతో యజ్ఞే యజ్ఞే అస్మిన్ అస్మిన్ స్వతవాన్ స్వతవాన్ ప్రఘాసీ స్వతవానిది స్వతవాన్ ప్రఘాసీ సాంతపన ప్రఘాసీతి ప్రఘాసీ సాంతపనో గృహమేధీ సాంతపన ఇది సాంతపన గృహమేధీ క్రీడీ గృహమేధీతి గృహ మేధీ క్రీడీ శాఖీ సాక్షిద్దేశీ ఉద్దేశీంద్రం ఉద్దేశీత్యుత్ దేశీ ఇంద్రం దైవీ దైవీర్విషా ఇషో మరుత మరుతోనో వర్త్మాన అనువర్త్మానోభరణ అనువర్త్మాన ఇత్యను వర్త్మాన అవమన్యతా యథేంద్రం ఇంద్రం దైవీ దైవీర్విషా ఇషో మరుత మరుతోనో వర్త్మాన అనువర్త్మానోభవన్ అనువర్త్మాన ఇత్యను వర్త్మాన అభావన్యేవం ఏవమిమం ఇమం యజమానం యజమానం దైవీ దైవీయశ్చ చ విశాః విశో మానుషీః మానుషీశ్చ చానువర్త్మానః అనువర్త్మానో భూయాసుః అనువర్త్మాన ఇత్యను వర్త్మానః భూయాసు ఇతి భూయాసుః ఓ